కాంతివేగం ఎలా తెలుసుకుందాం? పుస్తకం 9వ భాగం. ఖచ్చితంగా ఉండటం మాత్రమే కాక ఫిజో పద్ధతితో పోలిస్తే ఫోకాల్ట్ పద్ధతిలో మరో లాభం కూడా ఉంది. ఇందులో పెద్ద దూరాలతో పనిలేదు. గెలీలియో, ఫిజో మొదలైన వాళ్ళు అవలంబించిన పద్ధతిలో లాగా కొండలు మిట్టలు ఎక్కనక్కర్లేదు. ఫోకాల్ట్ వాడిన ప్రయోగ సామగ్రి చాలా సంక్షిప్తంగా ఉంటుంది. అందులో కాంతికిరణం సుమారు 66 అడుగుల దూరం మాత్రమే ప్రయాణించింది. కాబట్టి ఫోకాల్ట్ వాడిన పద్ధతిని ఆరు బయట కాకుండా గదిలో, అంటే ప్రయోగశాలలోనే అమలు చేయవచ్చు. ఈ పద్ధతిలో మరో లాభం ఏమిటంటే, ఈ పద్ధతిలో గాలిలోనే కాక ఇతర మాధ్యమాలలో కూడా కాంతివేగాన్ని కొలవవచ్చు. గాలిలో కాంతివేగాన్ని కొలుస్తున్నప్పుడు కిరణం కొన్ని మైళ్ళు ప్రయాణించినా పర్వాలేదు. కానీ అదే పద్ధతి వాడి నీటిలో కాంతివేగాన్ని కొలవాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం విఫలం అవుతుంది. ఎందుకంటే 5 మైళ్ళ పొడవున్న నీటి తొట్టెలో కాంతికిరణాన్ని ప్రసరిస్తే అది అవతల కొసదాకా ప్రయాణించి తిరిగి మొదటికి వచ్చేసరికి అందులోని శక్తి ఇంచుమించు పూర్తిగా హరించుకుపోతుంది. ఆ శక్తిని నీరు హరిస్తుంది. నీరు కాంతికి పారదర్శకం అనుకుంటాం, కానీ ఆ సూత్రం తక్కువ దూరాల వద్దనే వర్తిస్తుంది. మైళ్ళ దూరాల వద్ద నీరు కాంతికి పారదర్శకం కాదు. చిన్న చిన్న దూరాల వద్ద కూడా కాంతివేగాన్ని కొలవగలిగిన ఫోకాల్ట్ నీటిలో కూడా కాంతివేగాన్ని కొలవగలిగాడు. ఆ కొలత ఫలితం కాంతితత్వాన్ని గురించి ఎంతో కాలంగా వస్తున్న ఓ తగవుని తీర్చింది. ఫోకాల్ట్ కాలం నాటికి కాంతితత్వం గురించి 2 సిద్ధాంతాలు ఉండేవి. కొందరు కాంతిలో ఉండేవి కణాలు అనుకునేవారు, మరికొందరు కాంతిలో ఉండేవి తరంగాలని భావించేవారు. క్రమంగా తరంగ సిద్ధాంతానిదే పైచేయి అవుతున్నా కణ సిద్ధాంతాన్ని నమ్మిన వర్గం తమ నమ్మకాన్ని పూర్తిగా వదులుకోలేని స్థితిలో ఉన్నారు. కాంతి కణ సిద్ధాంతం ప్రకారం గాలిలో కన్నా నీటిలో కాంతి మరింత వేగంగా ప్రయాణించాలి, కానీ తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి గాలిలో కన్నా నీటిలో మరింత నెమ్మదిగా ప్రయాణించాలి. 1853లో ఫోకాల్ట్ నీటి ద్వారా ఓ కాంతిపుంజాన్ని పంపించి తన పరిభ్రమించే అద్దపు పరికరంతో కాంతివేగాన్ని కొలిచాడు. గాలిలో కాంతివేగంతో పోల్చితే నీటిలో కాంతివేగం 3/4 వంతు కన్నా కాస్త ఎక్కువని కనుక్కున్నాడు. దీనితో కాంతి తరంగ సిద్ధాంతానికి సమర్థన దొరికింది. కాంతి కణ సిద్ధాంతానికి తిరోధకాలు వదిలేశారు. అయితే 1/4 శతాబ్దం తరువాత కాంతి తరంగంలాగా కణంలాగా కూడా ప్రవర్తిస్తుందని కనుక్కున్నారు. కాంతి గాలిలోంచి మరో పారదర్శకమైన మాధ్యమంలోకి ప్రవేశించినప్పుడు 2 మాధ్యమాల సరిహద్దు వద్ద దాని చలనరేఖ వంగుతుంది. దీనినే వక్రీభవనం అంటారు. కాంతి ఎంతగా వంగుతుంది అన్నది ఆ మాధ్యమం వక్రీభవన గుణకం మీద ఆధారపడుతుంది. వక్రీభవన గుణకం ఎంత ఎక్కువగా ఉంటే అందులో కాంతివేగం అంత తక్కువగా ఉంటుంది. నీటిలో కాంతివేగం సుమారు 140,000 మైళ్ళు. ఇంకాస్త ఎక్కువ వక్రీభవన గుణకం ఉన్న అద్దంలో కాంతివేగం 125,000 మైళ్ళు. మరింత ఎక్కువ వక్రీభవన గుణకం గల వజ్రంలో కాంతివేగం కేవలం 77,000 మైళ్ళు మాత్రమే.